माइक टेस्टिंग सभा को नमस्कार ना सुनते पेरु बंगार उंटी तीरु तगरा पुट्टिंदे కన్నవెట్టనెప్పుడు హుతేట తెలుగులో మీకు వందనం యేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు చందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంట్ బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్ మోసలే ఏసారు హోటల్ పట్టు పెట్టి పిలిచిన ధమా ధమా ధమాకే పరుపు తీస్తలే ఎందుకంటే నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే కాదు కోకారై కళ్ళన్ని ఓర మాస రెక్కల నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే కాదు కోకారై కళ్ళన్ని ఓర మాస రెక్కల ఎందుకంటే నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోకారై కళ్ళన్ని ఓర మాస లెక్కల నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోకారై కళ్ళన్ని ఓర మాస లెక్కల ఎందుకంటే నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోకారై కళ్ళన్ని ఓర మాస లెక్కల నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోకారై కళ్ళన్ని ఓర మాస లెక్కల నేను పక్కా లోకల్